మిమ్ములను అనుగ్రహించుటకే మీ అందరి శరీరముల నుండి నా యక్షరవమగు తేజస్సు ఆవిర్భవించెను. మీరు మీ మీ తనువున బుట్టిన గర్భములు విడిచి సచ్చిదానంద స్వరూపిణీయగు నన్ను శరణు వేడుడు. ఈ విధముగా పలికిన సర్వేశ్వరి, మూల ప్రకృతి, భగవతి, భక్తి ప్రపత్తులు గల దేవతల చేత స్తోత్రము చేయబడి అంతర్ధానమొందెను. అప్పుడు దేవతలెల్లరూ గర్వముడిగి భగవతి అయిన పరాత్పర శక్తి చరణ కమలములను ఆరాధించిరి. అందరూ త్రికాలమున్నప్పుడు గాయత్రి ధ్యానమున నిమగ్నులైరి. యజ్ఞ భాగములతో ఎల్లరూ శ్రీదేవిని సంసేవించిరి. ఈ విధముగా ఎల్లరును సత్యయుగము గాయత్రి జప పరాయణులైరి. వారు ప్రణవము హృల్లేఖమునను మంత్రములు జపించి అందే నిష్ఠగలవారైరి. వేదములందెచ్చటను విష్ణోపాసనగాని విష్ణు దీక్షగాని శివోపాసనగాని చెప్పబడలేదు. సర్వవేదములను శ్రీ గాయత్రి ఉపాసించుట వలయునని నొక్కి వక్కాణించినవి. ఆ తల్లిని ఉపాసించని బ్రాహ్మణులు ఎల్ల భంగుల నదహ పతితుడుగాక మానడు. బ్రాహ్మణుడు ఒక్క గాయత్రి జపముననే ధన్యజీవుడగును. మరి ఏ ఇతర మార్గమును లేదు. గాయత్రి జప పరాయణుడైన ద్విజుడు నిక్కముగా మోక్ష పదవి నలంకరింపగలడు. ఇతరములు చేసినను చేయకున్నను బ్రాహ్మణుడు గాయత్రిని మాత్రము తప్పక జపించవలయునని మనువు చెప్పెను. అట్టి గాయత్రిని వదలి విష్ణువును ఉపాసించువారు శివును ఉపాసించువారునగు విప్రులు నరకమున కూలుదురు. కనుక రాజా, పూర్వపు సత్యయుగమందెల్ల రాజులు గాయత్రి జప తత్పరులై శ్రీదేవి పదాంబుజ నిరతులై ఉండిరి. కనుక ఎల్ల దేవతలును శ్రీ గాయత్రి చరణ కమలములనే భక్తితో కొలుచుచుందురు. గాయత్రి దీక్ష లక్షణము. దీక్ష పొందనివాడు దేవీ మంత్రము జపించుటకు అధికారికాడు. కాన దీక్షా లక్షణము తెలుపుమని నారదుడు అడుగగా నారాయణుడు ఇట్లనెను, దీక్షకు గురు శిష్యులిరువురును పవిత్రులై ఉండవలెను. గురువు వేకువ జామున లేచి స్నాన సంధ్యా విధులను నిర్వర్తింపవలెను. పిమ్మటయాసనముపై కూర్చొని ఆచటనుంచి ప్రాణాయామము చేయవలెను. గంధ పుష్పములతో నీటిని 7 మార్లు, ఫట్ అను మంత్రముతో 6 మార్లు శుద్ధి చేయవలెను. అస్త్రమంత్రముతో మండప ద్వారమును నీటితో ప్రోక్షించి పూజనారంభింపవలెను. దక్షిణ ద్వారమున గంగా గణపతుల పూజింపవలెను. అస్త్రమంత్రముతో విఘ్నముల తొలగింపవలెను. పిమ్మట ఎడమవైపు తాకుచు కుడిపాదము మొదట నుంచవలెను. ఇట్లు మండపమున ప్రవేశించి కలశము స్థాపించి సామాన్యార్ఘ్యం మొసంగువలెను. అర్ఘ్యజలముతో నైరుతి దిశయందు వాస్తునాథుని, బ్రహ్మను గంధ పుష్పాక్షతాదులతో పూజింపవలెను. అర్ఘ్యజలముతో పంచగవ్యము సిద్ధము చేయవలెను. మండపము నుండి తోరణ స్తంభము వరకు జలము ప్రోక్షించవలెను. భక్తితో మూలమంత్రమును జపించవలెను. ఫట్తో మండపపు నేల తాకవలెను. హూం మంత్రముతో అచట నీటిని చిలకరించవలెను. పిమ్మట ధూపము వేయవలెను. విఘ్నహరములగు అక్షతాదులను వెదజల్లవలెను. దర్భకుంచెతో ఊడ్వవలెను. వాటిని ఈశాన్య దిశయందుంచి మార్జన చేయవలెను. పుణ్యాహవాచన మొనర్పవలెను. పిమ్మట శిష్యుడు గురువునకు నమస్కరించి తూర్పుముఖముగా కూర్చొని మంత్రదేవతను ధ్యానించవలెను. అంగన్యాసమొనర్చి ముమ్మారు చప్పట్లు కొట్టి ముమ్మారు చిటికలు వేసి దిగ్బంధము చేయవలెను. ప్రాణాయామము చేసి మూలమంత్రమును ఉచ్చరించుచు తన దేహమందు మాతృకాన్యాసము చేయవలయును. శిష్యునకు ఉపదేశించవలసిన మంత్రమునకు షడంగన్యాస, కరన్యాస, హృదయన్యాసములు ఉనర్పవలయును. మూలమంత్రముతో వర్ణన్యాస మునర్పవలెను. ఇట్లు కల్పోక్త ప్రకారముగా గాయత్రీ దీక్ష పొందవలెను. ఇట్లు నారాయణుడు నారదునకు చెప్పి కన్నులు మూసుకొని సమాధిలో మునిగి శ్రీదేవిని ధ్యానింపసాగెను. అంత నారదుడు తన పరమ గురువగు నారాయణునకు నమస్కరించి దేవీ దర్శన కాంక్షతో తపమాచరింపనరిగెను. గాయత్రీ మహిమ. వేదవ్యాస మహర్షి జనమేజయునకు గాయత్రీ మహిమ ఇట్లు చెప్పెను. రాజా, పూర్వమొకప్పుడు ప్రాణుల చెడు పనుల వలన 15 సంవత్సరములు వానలు కురియలేదు. ఆ అనావృష్టి వలన కరువు కాటకము లెక్కువయ్యెను. ఇంటింటా పీనుగుల సంఖ్య లెక్కకు మిక్కిలిగా ఉండెను. కొందరు ఆకలి బాధ కోర్వలేక జంతువుల మాంసమును తినిరి. కొందరు పీనుగులను తినజొచ్చిరి. మనుష్యులను మనుష్యులే తినతలపడిరి. అప్పుడు బ్రాహ్మణుడులందరూ కలిసి ఈ సమయమున మహాతపస్వి అయిన గౌతముడు ఒక్కడే మన బాధలను పోగొట్టగలవాడని నిర్ణయించి అతని ఆశ్రమమునకు వెళ్ల నిశ్చయించుకొనిరి. అతడు గాయత్రీ జప తత్పరుడు అగుటచే అతని ఆశ్రమ సమీమంతయు సుభిక్షముగా నున్నది. అక్కడ పెక్కుమంది సుఖముగా బ్రతుకుచున్నారు అని తలచి నిత్యాగ్నిహోత్రులు గృహస్థులైన బ్రాహ్మణులు తమ తమ ఆవుల మందలతో దాసదాసీ జనముతో గౌతమముని ఆశ్రమము చేరిరి. వారిలో కొందరు దక్షిణ దిశ నుండి, మరికొందరు పడమర నుండి, ఉత్తరము నుండి మరికొందరు ఇట్లు పెక్కు దిక్కుల నుండి వచ్చినవారు కలరు. ఆ బ్రాహ్మణులను చూచి గౌతమ మహర్షి వారికి నమస్కరించెను. వచ్చిన వారికి ఆసనములిచ్చి పూజలనర్చి కుశల ప్రశ్న పూర్వకముగా వారి రాకకు కారణమడిగెను. వారందరూ గౌతమ మహర్షికి తమ తమ కష్టములు తెలుపుకొనిరి. దుఃఖించుచున్న బ్రాహ్మణులను చూచి మహర్షి వారికి అభయమిచ్చి ఇట్లనియెను. ఇది మీ ఇల్లు, నేను మీ దాసుడను. నేనుండగా మీకు విచారమెందులకు? తపోధనులగు మీయందరి సందర్శన భాగ్యముచే చెడు కూడా మంచి కాగలదు. మీయందరి పాదధూళిచే నా గృహము పవిత్రమైనది. మీయందరి అనుగ్రహమునకు పాత్రుడనైనా నాకంటే ధన్యుడెవడు? మీరందరూ సంధ్యాజప పరాయణులై ఇచ్చట సుఖముగా నుండు అని గౌతమ మహర్షి వారినందరినీ ఊరడించెను. గౌతముడు పరమభక్తితో వినయముగా తలవంచి గాయత్రీదేవిని ప్రార్థించెను. ఓ వేదమాత, పరాత్పర, మహావిద్య, వ్యాహృత్యాది మంత్రరూపిణి, సామ్యావస్థాత్మిక, హ్రీంకార రూపిణి, స్వాహాస్వధారూపిణి, సకలార్ధప్రదాయిని, భక్తకల్పలతిక, నీకు కోటి నమస్కారములు. తురియా, విశ్వరూపిణి, సచ్చిదానంద స్వరూపిణి, సర్వవేదాంత వేద్య, సూర్యమండల వాసిని, నీవు ఉదయమున ఎర్రని రంగు కలదానవు బాలవు, మధ్యాహ్నమున నవయువతివి, సాయంకాలమున నల్లని దానవు వృద్ధురాలవు. నిత్యము నీకు కోటి నమస్కారములు. సకల ప్రాణుల తరింపజేయు పరమేశ్వరి, నా అపరాధములను క్షమించుము అని స్తుతించెను. అను నీ స్తుతిని విని గాయత్రీదేవి ప్రత్యక్షమయ్యెను. ఆమె గౌతమ మహర్షికి ఒక పూర్ణ పాత్రమునిచ్చెను. ఆ పాత్ర ఎందరినైనా పోషించగలదు. ఓ ముని, నీవు కోరిన దానిని ఈ పాత్ర నీకీయగలదు. అట్టి పాత్రను నీకిచ్చి తిని అని చెప్పి గాయత్రీదేవి అదృశ్యమయ్యెను. అప్పుడా పాత్ర నుండి అన్నము, కావలసిన పదార్థములు రాసులు రాసులుగా బయలువెడలెను. షడ్రసములతో కూడిన పదార్థములు, పలు విధములైన గడ్డి, అనేక విధములైన పాత్రలు, వస్త్రములు, సొమ్ములు, యజ్ఞ సాధనములు విరివిగా వెలువడెను. ఆ మునిరాజు కోరిన ప్రతి పదార్థము ఆ పాత్ర నుండి వెలువడుచుండెను. అప్పుడు గౌతమ మహర్షి బ్రాహ్మణులనందరినీ పిలిచి వారికి ధనధాన్యములు, వస్త్రములు, సొమ్ములు, సమృద్ధిగా ఇచ్చెను. వేయేలా ఆ పూర్ణ పాత్రలో నుండి ఆవు బర్రె మొదలగు పశువులను యజ్ఞ పరికములను వెలసినవి.